సంవృష్ణయా నే అభే మా జేషా అభ్యాయమా నా అమృతాయతో మా దేవిశ్రవా సే ఉత మానేషా Bye. వాజం వాజమాయ వాజం నిస్వరూపాహావ్ అస్మాదురమధ్వంహావ్ తేమన్మత ప్రథమన్నామగాహోనాం సప్తవరమన్నామజాహానాన్ రాజానదేరభ్యనాషదాక్షాః ఆవిర్భవన్నరుణే దాగావాహ హావు హావు హావు గవో హావు గవో హావు గవో హావు ఋషభవద్నేర్హావు ఋషభవద్నేర్హావు ఋషభవద్నేర్హావు ఐరాజవద్నేర్హావు ఐరాజవద్నేర్హావు ఐరాజవద్నేర్హావు స్వరూపహావు స్వరూపాహావ్ అస్మాదురమధ్వంహావ్ అవ్వ

Oh, ఖన్వాంగ పాదద్వారాయ తమః